ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಅಸ್ಮತ್ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ, ಅಸ್ಮತ್ ಸರ್ವಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ, ಶ್ರೀಮತೇ ಶಠಗೋಪಾಯ ನಮಃ. ಭಕ್ತಾಮೃತಂ ವಿಶ್ವಜನಾನುಮೋದನಂ ಸರ್ವಾರ್ಧದಂ ಶ್ರೀ ಶಠಗೋಪವಾಂಗ್ಮಯಂ ಸಹಸ್ರಶಾಖೋಪನಿಷತ್ಸಮಾಗಮಂ ನಮಾಮ್ಯಹಂ ದ್ರವಿಡವೇದಸಾಗರಂ. భక్తులతో భాగవతులతో పరివార సమేతంగా అయోధ్య నగరమునందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు సమర్పించి శ్రీ షఠారి వేదం ప్రథమ శతకం మూడవ దశకంలో ఐదవ పాసురంలోనే ఇంకా ఉన్నాం. ఆ విశేషాలన్నీ కూడా తెలియజెప్పుకుంటూ ఉన్నాము గనుక ఈ పౌసరంలో ఎందుకు ఇంత విశేషము అంటే ఆయన ఎవరు చెప్పింది వినాలో తెలుసుకోమని చెప్పి చెబుతాడు. భగవంతుడు చెప్పినటువంటిది అం భగవన్ అన్నాడు ఆయన. అంటే ఆయన చెప్పినటువంటిది మొత్తం అంతా సత్యమే అని నమ్మండి అంటూ ఉన్నాడు ఆయన. అయితే మరి ఆ చెప్పినటువంటిది గీత, భగవద్గీత. ఆ గీతలో ఆత్మతత్వం కూడా చెప్పాడు ఆయన, చాలా గొప్పగా చెప్పి స్థితప్రజ్ఞుడు లక్షణాలు కూడా చెప్పాడు. ఇలా ఇంద్రియములను జయించి ఆత్మను దర్శించే పద్ధతి చెప్పాడు చక్కగా. కానీ ఒక మాట చెప్పాడు చివర్లు, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు ఆయన. ఈ ఇంద్రియములకు ఇవి ఈ విషయములు, ఇది శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ ఆలోచిస్తూ ఉంటాయి. చెవికి మంచి శబ్దం కావాలి, ఇష్టమైనటువంటిది. ఏమిటి దీనికి ఇష్టం అని అంటే, సరే ఈ కాలం వాళ్ళు చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టేసుకుని అన్నీ వింటున్నారు కదా. చాలా వరకు పూర్వకాలం వారికైతే ఇతరుల గురించి కబుర్లు కావాలి, వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారు అని. ఇవి ఈ చెవులు కోరుకుంటూ ఉంటాయి. అలాగే నాలుక రుచులు కోరుకుంటూ ఉంటుంది, ముక్కు వాసనలు కోరుకుంటూ ఉంటుంది, చర్మమేమో స్పర్శ సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇంద్రియాలకు ఇదే కదా. కానీ నువ్వు ఇంద్రియములను జయించి, అంటే బయటికి పానీయకుండా లోపల కట్టేసి అంతర్ముఖం చేయండి, అంతర్ముఖం చేయండి అని అంటారు. అలాగే నీ లోపలకు చూసుకో, బయట చూస్తే ఏముందంటారు, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. చాలా చెబుతున్నారు, మంచిదే అంతా కూడా. కానీ ఇవి ఎలాంటివి అనంటే నిరాహారము, వాటికి ఆహారం అందనీయకుండా చేస్తున్నారు. కానీ ఎప్పటి వరకు? పరందృష్టవా అంటే పరమాత్మను చూసే వరకు. ఇక్కడ పరందృష్టవా అన్నప్పుడు కూడా కొందరు పరమాత్మ కాదండి ఆత్మేనండి అంటున్నారు. పరందృష్టవా అంటే ఆత్మను చూసిన తర్వాత, అంటే ఆత్మ దర్శనము చూడటం అంటే అదేం వస్తువు కాదు, కనపడదు, తెలుసుకోవటమే. ఆత్మదర్శనం కలిగిన తరువాత అప్పుడు ఈ రసము కూడా, అంటే ఆ వాసన సహితంగా, రసం అంటే వాసన సహితంగా కూడా పోతుంది అని చెప్పారు. సరే బాగానే ఉందండి, అంతవరకు చెప్పినా ఆ తర్వాత మళ్ళీ అక్కడే చెప్పాడు ఆయన, యుక్త ఆసీత మత్పరహ అన్నాడు ఒక మాట. అంటే మత్పరహ యుక్త ఆసీత, నా నన్నే పరమగతిగా తలంచి ఉండబోయి అంటున్నాడు. అక్కడ మరి ఇంకా మత్పరహ అన్నప్పుడు కూడా ఇంకా ఆత్మనే చెబుతారా? కుదరదు కదా. అక్కడ మత్పరహ అని శ్రీకృష్ణ స్వామి తనని చూపించి చెబుతున్నాడు. కనుక అక్కడ పరమాత్మ దర్శనము కలిగితేనే వాసనతో సహా పోతాయి సుమా అని అంటున్నారు. అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇది చూడండి ఒకసారి. ఏం చేస్తే చెప్పాడు అర్జునుడు? అటు ఇటు చూశాడు సైన్యాన్ని. అబ్బో, అటు చూసినా ఇటు చూసినా అంతా బంధువులు, గురువులు, స్నేహితులు, మిత్రులు, ఇలాంటి వాళ్ళే కదా, ఏళ్ళ నెల చంపాలి అని చెప్పి ధనుర్బాణాలు అవతలు పడేసి కూర్చున్నాడు. కూర్చుంటే ఒకసారి మళ్ళీ క్లవ్యం ఆస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వా ఉత్తిష్ట పరంతప. చే, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు క్లేబత్వం? ఇంకా నపుంసకత్వం విడిచిపెట్టలేదా? ఊర్వశీ శాపం అయిపోయిందిగా సంవత్సరంలో. హృదయ దౌర్బల్యం మంచిది కాదు. అంటే ఆ హృదయము దుర్బలత్వం చెందకూడదు. దేదైనా సరే దిగులు అంటారు దాన్ని, లోపల నేను బలహీనుడినని కానీ, నేను ఇట్లా అయిపోతున్నానని కానీ, నేను ధనహీనుడినని, అసలు దేనికి నేను తక్కువ అని అనుకోకూడదు. అది బలహీనత ఉండకూడదు అసలు ముందే. దాన్ని వదిలేసేయన్నాడు ఆయన. ఉత్తిష్టలే అని ఒకసారి అంటే సరే, అక్కడికి కూడా ఇంకా ఏం చేశాడు అర్జునుడు, ఏంటి బావా నన్నేమో నా గురువులని నా తాతల్ని చంపమంటున్నావు, మరి నువ్వేం చేశా, నీ గురువుల్ని నీవు నీ తాతల్ని చంపావా, పూజార్హవు హరిశోధన, పూజకి తగినటువంటి వారిని ఎలాగయ్యా చంపేది, భీష్మద్రోణాదులు పూజార్హులు, మరి నువ్వేం చేసావు, మరి నీ తండ్రినో నీ గురువునో నీ తాతను చంపావా, నీ శత్రువులను చంపావు తప్ప హరిశోధనుడు నువ్వు, మరి నన్ను ఇలా చేయమంటావేంటి అని అన్నాడు. సరేలే నీ పని అట్లా ఉందని ఈయన తూష్ణీం బభూవ మెదలకుండా కూర్చున్నాడు. ఇంకా తనే కొనసాగింపు చేశాడు. ఈయనే మెదలకు పోయేటప్పుడు ఇంకేం చేయాల్సి వచ్చింది, అయోమయం అయిపోయింది. అంటే ఏం చేయాలి తెలవట్లా తెలియకప్పుడు స్వామితో అంటూ ఉన్నాడు ఈయన, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యచ్చ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. రక్తపు కూడి తిన్నట్టే కదయ్యా వీళ్ళని ఇలా చంపి తింటే అడుక్కు తింటాం మేలు కదా అని చెప్పి, ఏంటో నాకు ఈ కృపణత్వం ఎలా వచ్చిందో వచ్చేసింది, దైన్యము, దీని చేత ఇక నేను ఒడ్డును పడలేకపోతున్నా, కనుక ఇప్పుడు నాకు అసలు ధర్మ సమ్మూఢము కలిగింది. ఏమిటి, వీళ్ళతో యుద్ధం చేసి చంపటం ధర్మమా, వదిలిపెట్టేసేసి అడుక్కు తింటం ధర్మమా, ఏది శ్రేయస్సు అన్నాడు. ఈ రెంటిలో ఎత్తు శ్రేయస్సు స్యాత్ తత్తు మే బ్రూహి, అది నాకు చెప్పవయ్యా అన్నాడు. ఈయన అడిగింది ఇదే కదండి, చేస్తే యుద్ధం చేయి లేదా వదిలేసిపో, పోదాం పద సన్యాసుల్లో కలిసిపోదాం అన్నాడా అర్జునుడు. ఒక మాట అడితే ఈయనేం చెప్పాడు చూడండి, ఎందుకనంటే వాత్సల్యం అట పరమాత్మది. ఆ వాత్సల్యము ఎంత పని చేయించింది, ఇది చెప్పకుండా ఏమిటో అర్జున, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాహ. ఓహో పెద్ద పెద్ద మాటలు తెలుగుగల మాటలు మాట్లాడుతున్నావు, ఏడవ తగిన వారిని గుర్చేడుస్తున్నావు, పండితులైనటువంటి జ్ఞానులు ఎవరు కూడా ఈ చనిపోయే దేహాలని గురించి కానీ, అశువుల్ని భాషే ఇవే ప్రాణాలు విడిచిపెట్టే దేహాలు కానీ, ప్రాణాలతో పనిలేని జీవులను కానీ దేని గురించి బాధపడరయ్యా, ఈ రాజులందరూ నేను ఉంటున్నా, నా త్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామహ సర్వే వయం, నేను ఉంటా నీవు ఉంటావు ఈ రాజులు ఉంటారు అందరూ శాశ్వతమే, ఈ శరీరాలు పోయేది ఆత్మలు పోయేవి కాదు అంటూ ఆత్మతత్వాన్ని, నజాయతే మ్రియతే వాకదా చిన్నాయం భూత్వా భవితావాన్ అభూయః అంటూ మొదలుపెట్టేసి చాలా చెప్పేశాడు. ఆత్మతత్వం దాదాపు 18 శ్లోకాల్లో చెప్పేశాడు. అది అసలు ఎలా దర్శనం ఎలా చేసుకోవచ్చో చెప్పమంటే మరొక 18 అక్కడ చెప్పాడు. స్థితప్రజ్ఞుడు యొక్క శ్లోక విషయాలన్నీ కూడా చెప్పాడు. చాలా చెప్పేసి యషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇదేనయ్యా బ్రహ్మ స్థితి అని, అంటే దీన్ని పొందితే మోక్షమే సుమా, అంతకాలంలో ఉన్నట్లయితే మోక్షానికి వెళ్ళిపోతారు, చివరి దశలో కలిగినా చాలు అని చెప్పాడు. అప్పుడు అర్జునుడికి మళ్ళీ సందేహం వచ్చింది, ఏమిటి మరి నువ్వు ఇది చెబుతున్నావు కదా నన్ను యుద్ధం చేయమంటావు ఏంటయ్యా అని మళ్ళీ అడిగాడు ఒక ప్రశ్న. అలా కాదు అర్జున, కర్మ అంటే పని చెయ్యాలయ్యా, ఎవరికి తప్పదు, ప్రతివాడు కూడా పని చేయాల్సిందే, పని చేయకుండా కుదరదు. అసలు ఇంద్రియాలు నీ శరీరం వచ్చిందే కర్మ చేయటానికి, పని అంటే నువ్వు గాలి పీల్చినా గాలి వదిలినా అంతా కర్మే, కూర్చున్నా నిలుచున్నా అంటూ మొత్తం కర్మని గురించి చెప్పాడు. చెప్పి ఊరుకోకన్నాడు, ఇది నేను సూర్యుడికి చెప్పాను అన్నాడు. నిజానికి ఈ అధ్యాయాల పేర్లు వ్యాస మహర్షి రాశాడు కానీ వాళ్ళు సంవాద రూపంలోనే జరిగింది. మొదట ఆత్మతత్వం చెప్పింది అర్జునుడు దుఃఖమంతా అర్జున విషాద యోగం అయ్యింది. అది కూడా విషాదము అని అంటే శరణాగతి అని చెప్పాను నేను గీతలో. విషాదం అంటే ఏడు పని అర్థం ఉన్నమాట వాస్తవమే కానీ సద్లో విశరణగతి అవసాదనేశు అనే ధాతు అది, వి అనేది ఉపసర్గ, దాంట్లో శరణాగతి అనే అర్థం కూడా ఉన్నది. కనుక శరణాగతుడు అయ్యాడు, నీకు శరణాగతుడిని అయ్యానని కూడా అన్నాడు కదా, అన్న తర్వాతే కదా మొదలుపెట్టింది. కనుక అది అర్జున శరణాగతి యోగం అయ్యింది. ఇక జ్ఞానయోగం ఇది సాంఖ్యయోగం అయ్యింది. రెండవది ఆ కర్మను గురించి అవుతుంది కర్మయోగం అయ్యింది. సూర్యుడికి చెప్పాను అనగానే ఇదేంటి బావా నువ్వు నాకంటే కొంత పెద్దాడివేమో సూర్యుడు ఎప్పటివాడో ఎలా చెప్పావంటే అది కాదో నీకు నాకు చాలా జన్మలు గడిచిపోయినాయి అంటూ తన యొక్క అవతార రహస్య జ్ఞానం అంటారు దాన్ని, అజోపిసన్ అవ్యయాత్మ అంటూ చెప్పేశాడు. జన్మ కర్మచ మే దివ్యం అంటూ ఇవి దివ్యములయ్యా అని తలంచితే చాలు మోక్షమే పొమ్మన్నాడు. అసలు ఎందుకు వస్తావంటే యదా యదాహి ధర్మశకలా నిర్భవతి భారత అంటూ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చెప్పేటప్పటికి అక్కడ మళ్ళీ జ్ఞానాన్ని గురించి చాలా చెప్పాడు. మరల వచ్చి యజ్ఞాల సంగతి మళ్ళీ ఇదేమిటయ్యా బాబు, మరి ఇది గొప్పదంటున్నావు, కాసేపు కర్మ అంటావు, ఇదేమిటి నన్ను చంపకు అన్నాడు. మళ్ళీ ప్రశ్న, తనని గురించి చెప్పిందేమో జ్ఞానయోగం అయిపోయింది. ఆ ప్రశ్నకు చెబితే కర్మ సన్యాస యోగం అయింది. అది అంటే కర్మని కాదయ్యా విడిచిపెట్టాల్సింది, కర్మ ఫలాన్ని విడిచిపెట్టాలి అన్నాడు ఆయన. దీనికి అసలు ఎలా సాధన చేయాలో చెప్పు బావా అంటే ఆత్మ సంయమ యోగం అంటే మనస్సును నిగ్రహించి ఆత్మని దర్శించేది చెప్పాడు. ఆరు అధ్యాయాలు అయిపోయినాయండి. ఇక్కడి వరకే అర్జునుడు ప్రశ్నలు ఉంటాయి, ఇక ఆ తర్వాత ఏం ప్రశ్నలు ఏం కనపడుతుందా, నేనే చెప్పేస్తున్నా నీకు జ్ఞానం విజ్ఞాన సహితం అసలు తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నాడు. అక్కడ ఆరు అధ్యాయాల వరకు ఆత్మతత్వమే అంతా అక్కడ మొదలుపెట్టి తన తత్వం చెప్పాడు. అక్కడ ఆ జ్ఞాన విజ్ఞాన యోగము అంటూ చెప్పాడు. ఈ ప్రకృతి ఈ జీవులు ఈ మొత్తము నేనే, వీటి లోపల ఉండి వీటిని సృష్టి చేయిస్తూ ఉంటా, ప్రళయంలో నా లోపలికి తీసుకుంటా అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయో, అక్షరం భర్మ పరమం అంటూ కొన్ని అక్షరము ఇలా కొన్ని తెలుసుకోవాలని చెబితే అదేమిటో చెప్పమని మళ్ళీ ప్రశ్నిస్తే అది అక్షర పరబ్రహ్మయోగం ఎనిమిదోదయ్యింది. ఆ తర్వాత దాంట్లో ఎలా ఈ లోకాలకు ఎలా పోతారో శుక్ల మార్గము నల్లని దారి తెల్లని దారి అంటూ చెప్పాడు. అసలు పెద్ద గొప్ప విద్య ఉంది సుమా, అసలు నువ్వు తెలుసుకోలేదు. విద్యలలోకి రాజు, రహస్యములలోకి రాజు, రాజ విద్య రాజగుహ్యము అంటూ చెప్పేశాడు. ఇది చాలా సులభము అని చెప్పాడు. చేయటానికి చాలా సులభము, సుసుఖం కర్తుం అవ్యయం అంటూ దాన్ని పొగిడేశాడు. చాలా సుఖమైనది, చేయటానికి తేలికైనది, నశించినటువంటి ఫలమిచ్చేది. నహి కళ్యాణ కృత్ కచ్చి దుర్గతిం తాత గచ్చతి, మంచి చేసినటువంటి వాడు ఏనాడు ఎప్పుడు కూడా చెడుని అనుభవించడు నాయన అంటూ చెప్పుకొచ్చాడు. సరే బాగానే ఉంది, ఎంత చెప్పావు, మరి అసలు నువ్వు ఎలా ఉన్నావు వీటన్నిటిలోనూ అని అంటే ఈ మొత్తం నాదేనయ్యా విభూతి సంపద అంటూ చెప్పేశాడు. అది పదవ విభూతి యోగం అయిపోయింది. అలా ఉన్నా ఇలా ఉన్నా అక్కడున్నా ఇక్కడున్నా దాంట్లో నేను దీంట్లో నేను అన్నీ నేనే అంతా నేనే. ఇంత చెప్పేటప్పటికి ఏమైపోయింది అర్జునుడి పని, నేనేదో చార్మినార్ అమ్మేస్తా కొనుక్కో, తాజ్ మహల్ అమ్మేస్తా కొనుక్కో అన్న సాబితగా అసలు నిజమేనంటయ్యా ఇదంతాను అని తన లోపల అనుకుని నిజమేనని నేను నమ్ముతున్నానని మళ్ళీ కొంచెం సందేహాన్ని పెట్టుకుని ఋషులందరూ చెప్పారు నేను నమ్మాను కానీ ఒకసారిని ఆ రూపాన్ని చూపించవో అన్నాడు. ఇదంతా నీవు ఎలా ఆక్రమించి ఉన్నావో అది కూడా చూడగలిగితేనే సుమా అన్నాడు అర్జునుడు. అలాగేనో ఈ కళ్ళతో చూడలేవు, మాడి మసి అయిపోతాయి సుమా, దివ్యం దదామితే చక్షుః, దివ్య నేత్రాలు ఇస్తూ ఉన్నానని దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. అంతే, ఆయనేమి డ్రెస్ వేసుకోలేదు, మేకప్ లేదు, స్టార్ట్ లేదు, రెడీ లేదు, కట్ లేదు, ఏదో పాపం ఈ జనమంతా ఆ సినిమాల వాళ్ళు కానీ లేకపోతే ఈ చెప్పేవాళ్ళు కానీ ఆయన ఏదో రథం దిగి వెళ్ళాడు, ఇంకేదో చూపించాడు, ఇంకొకళ్ళు వచ్చి ఎవరో వచ్చి చూపించారట. ఇది ఇంకా విచిత్రం అండి. ఒక విశేషం జరిగిందట, పూర్వం చెబుతుంటే విన్నా నేను. విశ్వరూపం నేను చూపిస్తాను అన్నాడట ఒక స్వామీజీ వచ్చి. విజయవాడలోనే చెబుతారు, ఒక హాల్ తీసుకున్నారు, చక్కగా మొత్తం వచ్చారు, టికెట్లు కూడా అమ్ముకున్నారు. మరి విశ్వరూపం అంటే మాటలా, వచ్చేసాడు వేదిక మీదకి. మరి పెద్ద స్వామీజీలు కదా వీరందరూ, వచ్చేసి మొత్తం గుడ్లన్నీ ఎప్పు తీసేసేసాడు అంట. ఇదిగో ఇదే విశ్వరూపం అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడు అనుకుంటూ ఉంటే ఆయన శిష్యురాలు, నేను కూడా విశ్వరూపం చూపిస్తాను, అది కూడా తీసి చూపించేసిందంట. ఇదిగో ఇలాంటి విశ్వరూపాలు చూపించేవాళ్ళు ఎందరో ఉన్నారు ప్రపంచం మీద. జాగ్రత్త, కావలసినన్ని బ్లూ ఫిలింలు అయితే ఉన్నాయనుకోండి, కావలసినన్ని చూసేవాళ్ళకి. అప్పటికి అది కొత్తగా, మరి ఇప్పటికి ఇదేం ఇప్పుడేం కొత్త? ఇప్పుడు అందరూ కూడా డబ్బులు ఇస్తే చాలు, చిందులేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. అలా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, తన దేహములోనే చూపించాడు. మమ దేహే అన్నాడు ఆయన, నా దేహములో చూడవయ్యా అన్నాడు. అలాగే సంజయుడు కూడా చెబుతాడు, ఆయన దేహంలోనే, పరమాత్మ దేహంలోనే చూపించాడు. దేహములు అంటే ఏమనుకున్నారండి, ఎక్కడండి ఆ మొత్తం అంతా విశ్వరూపం ఏమైనా చూపించాడా? ఒక రోమ కూపము మన వెంట్రుక ఉంటుందో చూసారా, దీన్ని ఇలా పట్టుకుని అట్లా లాగితే పైనకి ఒక బుడుపులాగా కనపడుతుంది, దాన్ని రోమ కూపం అంటారు. అక్కడ మొత్తము అంత మాత్రంలోనే మొత్తం కనపడింది అర్జునుడికి. ఒక బ్రహ్మాండాన్ని చూపించాడు, అన్ని బ్రహ్మాండాలు చూపిస్తే అయిపోతాడు అర్జునుడు. అది బ్రహ్మదేవుడికి చూపిస్తాడు, అది మరొక చోట. ఇక్కడ ఒక విశ్వరూపాన్ని మొత్తం, దివి సూర్య సహస్రశ భవే జుగపదుద్ధిత, ఒక్కసారి కోటి సూర్యులు గుంపు ఆకాశం మీదకి వస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి. అసలు ముందు కళ్ళు జిగేలు అనిపించినాయి, అసలు ఏంటో తెలియలే అర్జునుడికి, క్రమక్రమంగా కానీ తెలియలా, మొత్తం అన్నీ కనపడుతున్నాయి ఆయనలోనే. బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం, నాభిలో నుంచి ఒక పద్మం వెళ్ళింది, దాంట్లో బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఈశం సాంబమూర్తి ఉన్నాడు, ఇంకా దేవతలు అందరూ ఆయనలోనే ఉన్నారు. ఏ చేతులు వేరుగా కాళ్ళు వేరుగా కాదండి, పిచ్చి బొమ్మలేసి గీచి చూపిస్తారు, అట్లా ఉంటారా? మొత్తం అంతా పూర్ణమైనటువంటి శరీరాలే, మొత్తం కోట్లు. అందరూ క్రమంగా ఏమైపోయిందంటే ఈ సైన్యం కనపడుతుంది ఇక్కడది కూడా. అసలు ఏంటిది, నేనేమన్నా ఇక్కడ చూస్తున్నానా అక్కడ చూస్తున్నానా అనుకున్నాడు. అటు చూస్తే అటు కనపడుతుంది, ఇటు చూస్తే ఇటు కనపడుతుంది. వరుసనే పోతున్నారు అందరూ కూడా, భగ భగ భగ మండిపోయేటటువంటి జ్వాలలు మంటలు వెళ్ళి పడిపోతున్నారు, అంట్లో మాడి మసి అయిపోతున్నారు. నదులు పోయి సముద్రాల్లో కలిసినట్లు, మిడతలు పోయి అగ్నిలో పడినట్లు, మొత్తం భీష్మంచ ద్రోణంచ కర్ణంచ జయద్రథంచ, భీష్ముడు ద్రోణుడు కర్ణుడు సైంధవుడు అటు సైన్యం ఇటు సైన్యం మొత్తం వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు బావా బావా అన్నాడు కదా, ఎక్కడైనా బావను ఏదో స్వామి చెబుతారే, ఆ బావా అయిపోయింది. కోసి ఎవడవయ్యా నువ్వు, నాకు అసలు ఏమీ తెలియట్లేదు, భయకంపితుడిని అయిపోయాను అంటే కాలోస్మి అన్నాడు, నేను కాలపురుషుడినయ్యా, మొత్తం చంపేసా, నువ్వు చంపేది ఏం లేదు, నిమిత్త మాత్రం భవా అన్నాడు అంతే. అప్పుడు మళ్ళీ ఆ రూపాన్ని చూడలేనంటే మామూలు రూపాన్ని చూపించాడు. మళ్ళీ డౌటు ఏంటంటే, అసలు నిర్గుణులు ఆత్మని ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు, నీ భక్తులు ఉన్నారు, ఎవరు తొందరగా చేరతారంటూ మళ్ళీ మొదలు. మళ్ళీ అది భక్తి యోగం అయిపోయింది. ఆ తర్వాత అసలు ఆత్మతత్వమును యథార్థం మళ్ళీ ఆ చెప్పగా మిగిలింది ఇక్కడ చెప్పేశాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగం అయిపోయింది. ఆ తర్వాత గుణములు గుణత్రయ విభాగ యోగం అయిపోయింది. గుణములు ఇక్కడంతా విభాగాలే ఇక ఆరును. ఆ తర్వాత పురుషోత్తముడు నేనే, క్షరుడు అక్షరుడు అంటూ ఇద్దరుంటారు. మొత్తము ఈ జీవులు, ఈ శరీరాల్లో ఉన్న జీవులందరూ క్షరపురుషులు, ముక్తులంతా కూడా అక్షర పురుషులు. నేను ఆ ఇద్దరిని దాటిన వాడిని పురుషోత్తముడని అని చెప్పాడు. 15 ఆ తర్వాత దైవాసుర సంపద విభాగ యోగము అని చెప్పాడు. దైవ సంపద అసుర సంపద గుణాలే, ఈ గుణాలుంటే రాక్షసులు, ఆ గుణాలుంటే దేవతలు. దైవగుణాలను పెంచుకోవయ్యా, శ్రద్ధ శ్రద్ధే కావాలి, శ్రద్ధామయోయం పురుష శ్రద్ధ, చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి మంత్రుల మాటలు పనికిరావు, పూర్తిగా శ్రద్ధ దానిని చెప్పాడు. అది కూడా రాజస తామస సాత్విక శ్రద్ధలంటూ చివరికి మోక్ష సన్యాస యోగము అంటే విడవవలసినవి ఏమిటి. ఆ తర్వాత సన్యాసం అని అంటే రెండు అర్థాలు చెప్పాను నేను, సంన్యాసం ఒకటి అంటే ప్రకృతిని విడిచిపెట్టడం ఒకటి, సతీన్యాసం ఒకటి అంటే పరమాత్మ యందు భారం ఉంచడం ఒకటి. అద్వైతులంతానేమో సన్యాసం అంటారు అంటే మేము విడిచిపెట్టేసాం ఉంటారు, సతీన్యాసం వైష్ణవులందరూ పరమాత్మ యందు భార సమర్పణ చేసేసాం ఉంటారు, దీన్నే శరణాగతి అంటారు. దీంట్లో చిట్ట చివరికి అలా చెప్పుకుంటూ వచ్చి నీ ఇష్టమో యథేచ్ఛసి తథాకురు అన్నాడు. అంటే మళ్ళీ మొదలుకొచ్చింది అర్జునుడి పని. ఏంటంటేనంటే పిచ్చెక్కిందట ఒకడికి, వైద్యం చేయించారు బాగా, తగ్గిపోయింది అమ్మా, ఆ రోకలు ఇవే తలగొడ్డు చుట్టుకుని కాస్త బజార్కి వెళ్ళొస్తాను అన్నాడంట అమ్మతో. రోకలు తలగొడ్డు చుట్టుకుంటే ఇంకా పిచ్చి తగ్గింది ఏమిట్రా నా కొడుకు అంటూ ఏడిచిందంట తల్లి. అదిగో అలా అయిపోయింది అర్జునుడి పరిస్థితి, ఏం చేయాలో తెలియలా యథేచ్ఛసి తథాకురు అంటే ఇంకేం చేస్తాడు పాపము. అప్పుడు చెప్పాడండి అతి రహస్యమది, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవ ఏష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే, ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నా నీకోసం అన్నాడు ఆయన. ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది ఇంతకుముందు చెప్పాను, ఈ మొత్తం తోసేయి, అవతలకు తోసేసి నన్ను శరణు కోరు. ఏం చేస్తున్నాడు అక్కడ, ఏం చూపిస్తున్నాడు మనకు ఊరికే మాటలే, మామి ఏకం శరణం రజ అంటే చెయ్యి పాదాల వంకి చూపిస్తున్నాడట. ఈ సంగతి మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఆ అన్నం స్వామి ఆయన చెబుతాడు అక్కడ. తత్తు పార్థ సారథిన, పార్థుడికి సారథి అయి ఉండి ఏవి పాదాలను చూపించాడో అదిగో అయి నాకు మళ్ళీ రక్షకంగా చూపించు అంటాడు ఆయన. పార్థాయ తత్ సదృశ సారథినాత్వయై ఇవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే. పార్థునికి ఏ చరణాలను చూపించావో శరణు పొందమని స్వామి, అదిగో ఆ చరణాలను నేను శరణు పొందుతూ ఉన్నానయ్యా అన్నాడు ఆయన. చరణములను చూపించాడు శరణు పొందు అని. దానినే ఇప్పుడు నమ్మాళ్ళ వారు ఆయన ఎక్కడో సావగొట్టి చెవులు మూసి అంటారే, శతకబాది చెవులు మూసో సావగొట్టి చెవులు మూసో చెట్ట చివరికి చెప్పింది ఈయన మొట్టమొదటి చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. ఉయర్వర ఉయర్ నల ముడయవన్ యవనవన్ మయర్వర మది నల మరుళి నన్ యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్ తుయర షుడరడి తోజితేజున్ ఎన్మననే షుడర్ అడి ప్రకాశించే పాదములను ఆశ్రయించవే మనసా అని మొదలుపెట్టాడు ఆయన. ఇక్కడ మొదలుపెట్టాడు ఎంత దయామయుడు ఈ శఠారి చూడండి. మన ఈ శఠారి వేదం ఎంత గొప్పదో దయచేసి తెలుసుకోండి, ఇంకా తర్వాత తెలుసుకుందాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.